నా కలయో నిజమో, గురిముద్దుగా పురాశా చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూలదల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో. తొలిముద్దుగా పురాశ చెలికే ఎప్పుడో. మబ్బులాడినేమో బాల నీల వేణికి, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, కొలిముద్దు జాబు రాజా చెలికే ఎప్పుడో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, పుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, పంపలేక పంపలేక హింస పడ్డ ప్రేమకి, ప్రేమ లేఖ రాసుకున్న పెదవి రాని మాటతో. రాసలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో, వేసవల్లె వేచి ఉన్న వేణుపూల తోటలో. వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు, ఒళ్ళు దాటి వెళ్ళ సాగే ఎన్నో వాంచలు. అంతేలే కదంతేలే అదంతేలే. శారద మల్లెల పూలదల్లి వెన్నెల నవ్వులతో, శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో.